निवृत्तस्य प्रवृत्तस्य निश्चला हि तदा स्थितिः विषयस्य हि बुद्धानां तत्साम्यम् अयमद्वयम्। निवृत्तस्य द्वैतविषयात् विषयान्तरे च अप्रवृत्तस्य अभावदर्शनेन चित्तस्य निश्चलचलनवर्जिता ब्रह्मस्वरूपा एव तदा स्थितिः। यैष ब्रह्मस्वरूपा स्थितिः चित्तस्य अद्वैविज्ञानैकरसगणलक्षणः, स हि यस्मात् विषयः गोचरः परमार्थदर्शिनां बुद्धानां, तस्मात् तत्साम्यं परं निर्विशेषम् अजम् अद्वयं च। अजमनिद्रं स्वप्नं प्रभातं भवति स्वयं सकृन् विभातो ह्यैवैषा धर्मो धातुस्वभावतः। पुनरपि कीदृशश्च असौ बुद्धानां विषयः इत्यतः स्वयमेव तत्प्रभातं भवति न आदित्यादि अपेक्षा। स्वयं ज्योतिस्वभावम् इत्यर्थः। सकृद्विभातः सदैव विभातः इत्येतत्। एषः एवं लक्षणः आत्माख्यो धर्मः धातुस्वभावतः वस्तुस्वभावतः इत्यर्थः। सुखम् आव्रियते नित्यं, दुःखं विव्रियते सदा, यस्य कस्य च धर्मस्य ग्रहेण भगवानसौ। एवं बहुशः उच्यमानमपि परमार्थतत्त्वं कस्मात् लौकिकैः न गृह्यते इत्युच्यते, यस्मान् यस्य कस्यचित् द्वयवस्तुनः धर्मस्य ग्रहेण ग्रहणावेशेन मिथ्याभिनिविष्टतय सुखम् आव्रियते अनायासेन आच्छाद्यते इत्युक्तः। द्वयोपलब्धिनिमित्तं हि तत्र आवरणं न यत्नान्तरम् अवेक्ष्यते। दुःखं च विव्रियते प्रकटीक्रियते परमार्थज्ञानस्य दुर्लभत्व। भगवानसौ आत्मा अद्वयो देवः इत्यर्थः। अतो वेदान्तैः आचार्यैश्च बहुशः उच्यमानोऽपि नैव ज्ञातुं शक्यः इत्यर्थः। आश्चर्यो वक्ता कुशलोऽस्ति लब्धा इति श्रुते। अस्ति नास्त्यस्ति नास्तीति नास्ति नास्तीति वा पुनः चलस्थिरो भयाभावैः आवृणोत्येव बालिशः। अस्ति नास्ति इत्यादि सूक्ष्मविषयापि पण्डितानां ग्रहः भगवतः परमात्मनः आवरण इव, किमुत मूढजनानां बुद्धिलक्षण इति इयमर्थं प्रदर्शयन्नः अस्ति इति। अस्ति आत्मा इति कश्चिद्वादी प्रतिपद्यते, नास्ति इति अपरो वैनाशिकः, अस्ति नास्ति इति अपरो अर्धवैनाशिकः सदसद्वादी दिग्वासः, नास्ति नास्ति इति अत्यन्तशून्यवादी। तत्र अस्थिभावः चलः घटादि अनित्यविलक्षणत्व, नास्तिभावः स्थिरः सदा अविशेषत्वात्, उभयं चलस्थिरविषयत्वात् सदसद्भावः। अभावो अत्यन्त अभावः। प्रकारचतुष्टयस्यापि तैः एतैः चलस्थिर उभयाभावैः सदसदादिवादी सर्वोऽपि भगवन्तम् आवृणोत्येव बालिशो अविवेकि। यद्यपि पण्डितः बालिश एव परमार्थतत्त्व अनुबोध, किमु स्वभावमूढो जनः इत्यभिप्रायः। कोट्यश्चतस्रयेतास्तु ग्रहैर्यासां सदावृतः भगवानाविरस्पृष्टो येन दृष्टः स सर्वदृक्। कीदृक् पुनः परमार्थतत्त्वं यदवबोधात् अबालिशः पण्डितो भवति इत्याह कोट्यः प्रावादुकशास्त्रनिर्णयान्ताः एताः उक्ताः अस्ति नास्ति इत्याद्यः चतस्रः यासां कोटीनां ग्रहैः ग्रहणैः उपलब्धिनिश्चयैः सदा सर्वदा आवृतः आच्छादितः तेषामेव प्रावादुकानां यः स भगवान् आभिः अस्ति नास्ति इत्यादि कोटिभिः चतस्रभिरपि अस्पृष्टः अस्त्यादिविकल्पनावर्जितः इत्येतत्। येन मुनिना दृष्टः ज्ञातः वेदान्तेषु औपनिषदः पुरुषः स सर्वदृक् सर्वज्ञः परमार्थपण्डितः इत्यर्थः। प्राप्य सर्वज्ञतां कृत्स्नां ब्राह्मण्यं पदमद्वयम् अनापन्नादिमध्यान्तं किमतः परमीहते। ప్రాప్తి ఏతాం యథోక్తాం కృష్ణాం సమస్తాం సర్వజ్ఞతాం బ్రాహ్మణ్యం పదం స బ్రాహ్మణ ఏష నిత్యో మహిమ బ్రాహ్మణస్య ఇది శ్రుతే. అనాపన్నాదిమధ్యాంతం ఆదిమధ్యాంత ఉత్పత్తి స్థితిలయ. అనాపన్న అప్రాప్తాయస్య అద్వైతస్య పదస్య న విద్యంతే తత్ అనాపన్నాదిమధ్యాంతం బ్రాహ్మణ్యం పదం. తదైవ ప్రాప్య లబ్ధ్వా కిం అత పరస్మాన్ ఆత్మలాభాద్ ఊర్ధ్వం ఈహతే చేష్టతే నిష్ప్రయోజనం ఇత్యర్థ నైవ తస్య కృతేనార్థ ఇత్యాది స్మృతే. విప్రాణాం వినయో హేష శమః ప్రాకృత ఉచ్యతే దమః ప్రకృతిదాంతత్వాద్ ఏవం విద్వాన్ శమం వ్రజే. విప్రాణాం బ్రాహ్మణానాం వినయ వినీతత్వం స్వాభావికం యదేతం ఆత్మస్వరూపేణ అవస్థాన్. ఏష వినయ శమోపి ఏష ఇవ ప్రాకృత స్వాభావిక అకృతక ఉచ్యతే. దమోపి ఏష ఇవ ప్రకృతిదాంతత్వ స్వభావత ఇవ చ ఉపశాంతరూపత్వాద్ బ్రహ్మణ. ఏవం యథోక్తం స్వభావోపశాంతం బ్రహ్మ విద్వాన్ శమం ఉపశాంతిం స్వాభావికీం బ్రహ్మస్వరూపాం వ్రజే బ్రహ్మస్వరూపేణ అవతిష్టతే ఇత్యర్థ. సవస్తు సోపలంబం చ ద్వయం లౌకికమిష్యతే అవస్తు సోపలంబం చ శుద్ధం లౌకికమిష్యతే. ఏవం అన్యోన్య విరుద్ధత్వ సంసార కారణ రాగద్వేష దోషాస్పదాని ప్రావాదకానం దర్శన. అతో మిథ్యాదర్శనాన్ని తానీతి తద్యుక్తిభిరేవ దర్శయిత్వ చతుష్కోటివర్జితత్వాతో రాగదోష అనాస్పదం స్వభావశాంతం అద్వైతదర్శనమేవ సమ్యక్ దర్శనమితి ఉపసమృతం. అథ ఇదానీం స్వప్రక్రియా ప్రదర్శనార్థ ఆరంభ. సవస్తు సంవృతి సతా వస్తునా సహ వర్తతే ఇతి సవస్తు తథా చ ఉపలబ్ధి ఉపలంబః తేన సహ వర్తతే ఇతి సోపలంబం చ శాస్త్రాది సర్వ వ్యవహారాస్పదం గ్రాహ్య గ్రహణ లక్షణం ద్వయం లోక అనపీతం లౌకికం జాగృతం ఇత్యేతత్. ఏవం లక్షణం జాగృతం ఇచ్యతే వేదాంతేషు. అవస్తు సంవృతేహి అపి అభవత్ సోపలంబం వస్తువద్ ఉపలంబనం ఉపలంబః అసత్యపి వస్తుని తేన సహ వర్తతే ఇతి సోపలంబం చ శుద్ధం కేవలం ప్రవిభక్తం జాగరితస్థూలాల్లౌకికం సర్వప్రాణిసాధారణత్వాతు ఇష్యతే స్వప్న ఇత్యర్థః. అవస్త్వనుపలంబం చ లోకోత్తరమితి స్మృతం జ్ఞానం జ్ఞేయం చ విజ్ఞేయం సదా బుద్ధై ప్రకీర్తితం. అవస్తు అనుపలంబం చ గ్రాహ్యగ్రహణ వర్జితం ఇత్యేతత్. లోకోత్తరం అత ఏవ లోకాతీతం. గ్రాహ్యగ్రహణ విషయో హి లోక తదభావాత్ సర్వప్రవృత్తిబీజం సుషుప్తం ఇత్యేతత్. ఏవం స్మృతం సోపాయం పరమార్థతత్వం లౌకికం శుద్ధలౌకికం లోకోత్తరం చ క్రమేణ ఏన జ్ఞానేన జ్ఞాయతే తజ్ఞానం జ్ఞేయం ఏతాన్యేవ త్రీణి. ఏతద్వ్యతిరేకేణ జ్ఞేయ అనుపపత్తి సర్వప్రావాదుక కల్పిత వస్తునో అత్రైవ అంతర్భావ. విజ్ఞేయం యత్ పరమార్థ సత్యం తుర్యాఖ్యం అద్వయం అజం ఆత్మతత్వం ఇత్యర్థ. సదా సర్వదా ఇవ తల్లౌకికాది విజ్ఞేయాంతం బుద్ధై పరమార్థదర్శభిః బ్రహ్మవిద్భిః ప్రకీర్తితం. జ్ఞానే చ త్రివిధే జ్ఞేయే క్రమేణ విదితే స్వయం సర్వజ్ఞతా హి సర్వత్ర భవతీహ మహాదియః. జ్ఞానే చ లౌకికాది విషయే జ్ఞేయే చ లౌకికాదో త్రివిధే పూర్వం లౌకికం స్థూలం తదభావేన పశ్చాశుద్ధం లౌకికం తదభావేన లోకోత్తరమిత్యం క్రమేణ స్థానత్రయ అభావేన పరమార్థసత్యే తుర్యే అద్వయే అజే అభయే విదితే స్వయమేవ ఆత్మస్వరూపమేవ సర్వజ్ఞత సర్వశ్చాసౌ జ్ఞశ్చ సర్వజ్ఞః తద్భావః సర్వజ్ఞత ఇహ అస్మిన్ లోకే భవతి మహాదియః మహాబుద్ధిః. సర్వలోకాతిశయ వస్తు విషయ బుద్ధిత్వాదియం విధః సర్వత్ర సర్వదా భవతి. సకృద్విదితే స్వరూపే వ్యభిచార అభావాదిత్యర్థః. నహి పరమార్థవిదః జ్ఞానినః జ్ఞానోద్భవ అభిభవోస్తః యథా అన్యేషాం ప్రావాదుకానాం. हेयज्ञेयाप्यपाक्यानि विज्ञेयानि अग्रयाणतः तेषामन्यत्र विज्ञेयादुपलम्बस्त्रिस्मृतः। लौकिकादीनां क्रमेण ज्ञेयत्वेन निर्देशात् अस्तित्वाशङ्का परमार्थत्वं मा भूदित्यः हेयानि च लौकिकादीनि त्रीणि जागृतस्वप्नसुषुप्तानि आत्मनि असत्त्वेन रज्जां सर्पवतु हातव्यानि इत्यर्थः। ज्ञेयमिह चतुष्कोटिवर्जितं परमार्थतत्त्वम् आप्यानि आप्तव्यानि त्यक्तबाह्येषणात्रयेण भिक्षुणा पाण्डित्यबाल्यमौनाख्यानि साधनानि। पाक्यानि रागद्वेषमोहादयो दोषाः कषायाख्यानि वक्तव्यानि। सर्वाणि एतानि हेयज्ञेयाप्यपाक्यानि विज्ञेयानि भिक्षुणा उपायत्वेन इत्यर्थः। अग्रयाणतः प्रथमतः तेषां हेयादीनाम् अन्यत्र विज्ञेयात् परमसत्यं विज्ञेयं ब्रह्मैकं वर्जयित्वा उपलम्बनम् उपलम्बः अविद्याकल्पना मात्रम्। हेय आप्यपाक्येषु त्रिष्वपि स्मृतो ब्रह्मविद्भिः न परमार्थसत्यता त्रयाणाम् इत्यर्थः। प्रकृत्याकाशवज्ञेयाः सर्वे धर्मानादयः विद्यते न हि नानात्मं तेषां क्वच न किञ्चन। परमार्थतस्तु प्रकृत्या स्वभावतः आकाशवतु आकाशतुल्यः सूक्ष्मनिरञ्जनसर्वगतत्वैः सर्वे धर्माः आत्मानो ज्ञेया मुमुक्षुभिः अनादयः नित्यः। बहुवचनकृतभेदाशङ्कां निराकुर्वन्नहं क्वचन क्वचिदपि किञ्चन किञ्चिन् अणुमात्रमपि तेषां न विद्यते नानात्वमिति। आदिबुद्धा प्रकृत्यैव सर्वे धर्मासु निश्चिताः यस्यैवं भवति क्षान्तिः स्वमृतत्वाय कल्पते।